కాటకే ప్రథమ ప్రశ్న ప్రారంభ. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానదే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపసేయ ఆయత్సంభూతం భూతం చిత్రక్లేతః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాతమగ్స్తపన్నభితమన్ రోచనోరోచమానశోభనశోభమాన కళ్యాణ దర్శాదృష్టాదర్శత విశ్వరూపాసుదర్శనా ఆప్యాయమానాప్యాయమానాప్యాయా సూనృతేరా ఆపూర్యమానాపూర్యమానా పూరయందే పూర్ణాపూర్ణమాసే దాతా ప్రదాతానందమోద ప్రమోద ఆవేశయన్ నివేశయన్ సంవేషణశాంత శాంత ఆభవన్ ప్రభవన్ సంభవన్ సంభూతభూత ప్రస్తుతం విస్తృతంసగ్రస్తుతం కళ్యాణం విశ్వరూపం శుక్రమృతం తేజస్వి తేజస్ సమిద్ధం అరుణం భానుమం మరీచిమదభితపస్వతే సవితా ప్రసవితా దీప్తో దీపయం దీప్యమాన జ్వలం జ్వలితాతపన్ వితపన్ సంతపన్ రోచనో రోచమాన శుంభో శుంభమానో వామ సుతాసున్వతే ప్రసుతాసూయమానాభిషూయమానా వీరే ప్రభాసం పాతృప్తిస్తర్పయంతే కాంతా కామ్యా కామజాతాయుష్మతే కామదుఘా అభిశాస్తానుమందానందో మోద ప్రమోద ఆసాదయన్ నిషాదయన్ సగుంసాదన సగుంసన్న సన్న ఆభోర్విభో ప్రభో శంభోర్భువ పవిత్రం భవయ్యన్మోదోమేభ్య యశో యశస్వానాయమృత దేవో దేవిష్యాన్ సర్గో లోక సహస్వాన్ సహీయానోజస్వాన్ సహమాన జయన్నభిజయన్ సుద్రవిణోద్రవినోదాః ఆర్ద్రపవిత్రో హరికేశో మోద ప్రమోద అరుణోరుణరగా పుండరీకో విశ్వజిజభిజ ఆర్ద్రపింబమానోన్నభాంతసభానిరావాన్ సర్వోషధ సంభవో మహస్వాన్ ఏజత్కాజో మత్కాః క్షుల్లకాశ్రుపవిష్టకాః సరిస్రదాశుశేలవః అజిరాశోకమిష్ణవ ఇదానీమేతలిః క్షిప్రమజిరం ఆశున్యమేషఃఫణోర్ధవన్న జిద్రవన్న పరగ్స్వరమాన ఆశురాశీయాంజవ అగ్నిష్టోమ ముక్షోరాత్రిరాత్రస్త్రిరాత్రస్తూరాత్ర అర్ఘ్యరితూర్యరితంద్రమా ఋతు ప్రజాపతి సంవత్సరో మహాంక భూరగ్నిం చ పృథివీం చ మాంచ త్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాదేన భువో వాయుం చాంతరిక్షం చ మాంచ త్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతిస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాదేన స్వరాదిత్యం చ దివం చ మాంచ శ్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతి స్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాసీన భూర్భువస్వశ్చంద్రమసం చరిశమాం చ శ్రీకృష్ణలోకాన్ సంవత్సరం చ ప్రజాపతి స్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాసీన త్వమేవ త్వాం వేత్సయోషిసోసి త్వమేవ త్వామజైషే చిరశ్చాసంచిరశ్చాస్తగ్నే ఏతావాగిశ్చాభూయాగిశ్చాస్తగ్నే ఎత్తే అగ్నేన్యోనంగిర్వేదిరిక్తం ఆదిత్యాస్తదంగిరథస్చిన్వంతో విశ్వేతే దేవాస్థితిమా పూరయంతో చిరశ్చాసంచిరశ్చాస్తగ్నే ఏతావాగిశ్చాభూయాగిశ్చాస్తగ్నే మాతే అగ్నే జయేన మాతిజయేనాయురా వృక్షే సర్వేషాం జ్యోతిషాం జ్యోతిర్యదా ఉదేతి తపసో జాతమనిషిష్టమోజ సత్యే జ్యోతిరిష్టకే తేన మే తప తేన మే జ్వల ఏన మే దీది యావద్దేవాః యావదసాది సూర్యః యావదుతా విబ్రహ్మ సంవత్సరాది పరివత్సరాది ఇదావత్సరాది ఇదువత్సరాది విద్వత్సరాది వత్సరాది తస్య దేవ సందశిరః గ్రీష్మో దక్షిణ పక్షః వర్షాపుచ్చం శరదుత్తర పక్షః హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చితయః అపరపక్షా పురేషం అహోరాత్రానేష్టకాః ఋషభోజి స్వర్గో లోకః యస్యాం దిశి మహీయసే తతో నో మహావహ వాయుర్భూత్వా సర్వాదిశ ఆవాహి సర్వాదిశో నివాహి సర్వాదిశో నంవాహి చిత్యాచితిమాపణ అచిత్యాచితిమాపణ చిరసి సముద్రయోని ఇందుర్దక్షేనృతావా హిరణ్యపక్ష గుణోభురణ్య మహాన్ ధ్రువానిషత్త నమస్తే అస్సు మామాహిగుంసే ఏతి ప్రేతివేతి సమిత్యులిజి దివం మే యచ్చ అంతరిక్షం మే యచ్చ పృథివీం మే యచ్చ పృథివీం మే యచ్చ అంతరిక్షం మే యచ్చ దివం మే యచ్చ అన్నా ప్రసారయ రాత్ర్యా సమజ రాత్రిగా ప్రసారయ అన్నా సమజ కామం ప్రసారయ కామగం సమజ భోర్భువస్వ భోజోబలం బ్రహ్మక్షత్రం యశో మహద్ అత్యంతపో నామ రూపమృతం చక్షుశ్రోత్రం మనాయు విశ్వయశో మహ సమంతపోహరోభాః జాతవేదా వినివాపామకోసి వైశ్వానరో వినివావేద్యుతోసి సంవృజాభ్యో విదమానాయ లోకం ఓర్జం పుష్టిం దదతభ్యావృత్స రాజ్ఞే విరాజ్ఞే సమ్రాజ్ఞే స్వరాజ్ఞే అర్చిశోచిః తపోహరోభాః అగ్నిరింద్రో బృహస్పతిః విశ్వే దేవా భువనస్య గోపాః తే మా సర్వే శశాసకం సృజంతో అసవే స్వాహా వసవే స్వాహా విభువే స్వాహా వివస్వతే స్వాహా అభిభూయే స్వాహాధిపతయే స్వాహా దివాంపతయే స్వాహా గుంహస్పత్యాయ స్వాహా చాక్షుష్మత్యాయ స్వాహా జ్యోతిష్మత్యాయ స్వాహా రాజ్ఞే స్వాహా విరాజ్ఞే స్వాహా సమ్రాజ్ఞే స్వాహా స్వరాజ్ఞే స్వాహా శూషాయ స్వాహా సూర్యాయ స్వాహా చంద్రపదే స్వాహా జ్యోతిషే స్వాహా సగుంధర్వాయ స్వాహా కళ్యాణాయ స్వాహా అర్జునాయ స్వాహా విపశ్చితే పవమానాయ గాయత మహీరధారాగ్రంథో అరిషతి అహిరేర్నామతి సర్పజిత్వజం అత్యోన క్రీడన్నసలర్జునా హరి ఉపయామగృహీనోసి మృత్యవే ద్వాదుష్టం గృహ్ణామి ఏషదేయోనిర్మృత్యవేత్వా అపమృత్యమపక్షుధం అపేతశపథంజి అధానోన్నావహ రాయస్పోషకం సహస్రినం ఏతే సహస్రమయం పాశాః మృత్యోమత్యాయ హంతవే తాన యజ్ఞస్య మాయయాః సర్వానవయజామహే భక్షోస్యమతభక్షః తస్య తే మృత్యపేతస్యామతమతః స్వగాగతస్య మధుమతః ఉపహూతస్యోపహూతో భక్షయామి మంద్రాభిభూతకేతుర్యజ్ఞానాం వాక్ అసావేహి అంధో జాగృతిః ప్రాణ అసావేహి బధిరాకరందైతరపాన అసావేహి హస్తోస్త్వాచక్షుః అసావేహి అపాదాశో మనః అసావేహి కపే విప్రచిత్తే శ్రోత్ర అసావేహి సుహస్తాసాః శోషో నామాస్యముతోమత్యేషు తన్వాహం తథా వేద అసావేహి అగ్నిర్మే వాచశ్రుతః వాగ్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి వాయుర్మే ప్రాణే శ్రుతః ప్రాణో హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి సూర్యో మే చక్షుషి చక్షుర్హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శ్రుత మనోహృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి దిశో మే శ్రోత్రే శ్రుతాః శ్రోత్రం హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఆపో మే రేతది శ్రుతాః రేతో హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి పృథివీ మే శరీరే శ్రుతా శరీరం హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఓషధి వనస్పతయో మే లోమశ్రుతాః లోమాని హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే బలే శ్రుతః బలగం హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి పర్జన్యో మే మూర్ధని శ్రుతః మూర్ధా హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఈశానో మే మన్యో శ్రుతః మన్యుర్హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి ఆత్మా మహాత్మని శ్రుతః ఆత్మా హృదయే హృదయం మయి అహమృదే అమృతం బ్రహ్మణి పునర్మహాత్మా పునరాయురాగాద్ పునః ప్రాణ పునరాగూతమాగాద్ వైశ్వానరోష్ణిధర్మావధాన అంతస్తిష్టత్వమతస్య గోపాః ప్రజాపతిర్దేవాన సృజత తే పాత్మనా సంతితా జాయంత తాన్ వ్యద్యత్ యద్వ్యద్యత్ తస్మాద్ విద్యుత్ తమవృశ్యత్ యదవృశ్యత్ తస్మాద్ దృష్టిః తస్మాద్యత్రైతే దేవతే అభిప్రాప్నుతః విదహీవాసుదర్తపాప్మానంద్యతః పృశ్యతశ్చ తేషామీమాగుంసాగ్నిహోత్ర దేవ సంపన్నా అథో ఆహు సర్వే నిజ్ఞ కృతుష్మితి భోష్యన్నమోపస్పృశేత్ విద్యుదసి విద్యమే పాప్మానమితి అసహుత్వోపస్పృశేత్ వృష్టిరసి వృష్టమే పాప్మానమితి యక్ష్యమాణో వేష్వాహ విజహైవాశ్రీతే దేవతే పాప్మానందినః పృష్టతశ్చ అర్త్యగుంహోహారుణిః బ్రహ్మచారిణే ప్రష్టాంప్రోచ్చ ప్రతిఘాయ పరే ప్రక్షందయ్యాం పాదిం పృచ్ఛ ఏత్తసావిత్రా తమాగత్య పప్రచ్ఛ ఆచార్యో మా ప్రాహిషేత్ ఏత్తసావిత్రా సహోవాచ వేదేతి సకస్మిన్ ప్రతిష్ఠితమితి పరోరజసీతి కస్తర్ద్యత్ పరోరజా ఇతి ఏషవాపస పరోరజా ఇతి హోవాచ ఏష తపతి ఏషోర్వాగ్రజా ఇతి సకస్మిన్ ద్వేష ఇతి సత్య ఇతి కిందత్ సత్యమితి తప ఇతి కస్మిన్ తప ఇతి బల ఇతి కిందద్బలమితి ప్రాణ ఇతి మాస్మ ప్రాణమతి పృచ్చతి మాచార్య ప్రవీణితి హోవాచ బ్రహ్మచారీ సహోవాచ ప్రక్షోదయ్యాం పాది యద్వై బ్రహ్మచారిన్ ప్రాణమత్య ప్రక్ష మూర్ధా దేవ్యపతిష్యతే అహమురాచార్యాశ్రేయాన్ భవిష్యామి యో మా సావిత్రే సమవాదిష్టేతి తస్మాత్ సావిత్రేణ సంవదేత సయో హవే సావిత్రం విదుషా సావిత్రే సంవదతే సహాస్మిన్ శయం దధాతి అనుహవా అస్మాసౌ తమశయం మన్యతే అన్వస్మై శ్రేష్టపో మన్యతే అన్వస్మై తపో బలం మన్యతే అన్వస్మై బలం ప్రాణం మన్యతే ఏదాః సంజ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏషే వదతే అథయదాః ప్రస్తుతం విష్ణుతకం సుతా సంపతేతి ఏషే వదతే ఏషక్యేవతాన్యహాని ఏషరాత్రయః అథయదాః చిత్రకేతుర్దాత ప్రదాత సవిత ప్రసవితాభిశాస్తానమందేతి ఏషే వదతే ఏషక్యేవతే అహ్నోముహూర్తాః ఏషరాత్రేః అథయదాః పవిత్రం పవయిష్యాన్ సహస్వాన్ సహీయా నృణో నృణరజా ఇది ఏషమాసా అచయత అగ్నిష్టామోక్షోర్ఘత ప్రజాపతి సంవత్సరే ఏషక్యేవతేయజ్ఞకృతవ ఏషతవ ఏష సంవత్సర అచయదా ఇదానీమిది ఏషక్యేవతే ముహూర్తానాన్ముహూర్తా జనకో హవైదేహ అహోరాత్రై సమాజగామ తగుంభోజః యో వా అస్మాన్ వేద విజహత్ పాప్మానమేతి సర్వమాయురేతి అభిస్వర్గం లోకం చేతి నాస్యాముష్మిన్ లోకేన్నం క్షీయత ఇతి విజహద్ధవై పాప్మానమేతి సర్వమాయురేతి అభిస్వర్గం లోకం చేతి నాస్యాముష్మిన్ లోకేన్నం క్షీయతే యజేవం వేద అహీనాః స్వచ్ఛః సావిత్రం విదాంతకార సహసంసో హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమియాయ ఆదిత్యస్య సాయుజ్యం హగుంసో హవే హిరణ్మయో భూత్వా స్వర్గం లోకమేతి ఆదిత్యస్య సాయుజ్యం ఏవం వేద దేవభాగో శ్రౌతర్జః సావిత్రం విదాంతకార రఘుంహపాగతిష్యమానాభ్యువాచ సర్వం వద గౌతమో వేద సావిత్రం వేదేతి సహోవాచ కైలావాగసీతి అయమహగుం సావిత్ర దేవానాముత్తమో లోక ముఖ్యం మహాబిభ్రతి ఏతావజిష గౌతమ దివ్యావేషం కృత్వాసో నిపపాత నమో నమయితి సహోవాచ మాభైర్గౌతమ ఇతో వైతే లోకైతి తస్మాద్దేకేత సావిత్రం విదుః సర్వే తేజితలోకాః సయో హవే సావిత్రస్యాష్టాక్షరం పదర్గశ్రియాభిషిక్తం వేద శ్రియా హైవాభిషిక్తే అక్షరే సూర్యైరి త్రీణి ఆదిత్యైరి త్రీణి ఏతద్వై సావిత్రస్యాష్టాక్షరం పదర్గశ్రియాభిషిక్తం యజేవం వేద శ్రియా హైవాభిషిక్తే తదేతదిశాభ్యుక్తం ఋతో అక్షరే పరమే వ్యోమన్ తస్మిన్ దేవాది విశ్వే నిషేదు యస్తన్న వేదకమిచాకరిష్యతి యయుద్ధద్విదుఃఖయమే సమాసరైతి నహవానేతశ్చానుసాంనార్థోస్తి యస్ సావిత్రం వేద తదేతత్పరియద్దేవచక్రం ఆర్ద్రం పిండమానగ్స్వర్గే లోకయేది విజహద్విశ్వాభూతాని సంపశ్యత్ ఆర్ద్రోహమే పిండమాన స్వర్గే లోకయేది విజహన్ విశ్వాభూతాని సంపశ్యన్ యజేవం వేద శూషోహమైవాష్మేయ ఆదిత్యేన సమాజగామ ప్రగుంహో వాచ ఏహి సావిత్రం విద్ధి అయం వే స్వర్గ్యోగ్నిః పానగిష్టమృతాః సంభూతయే ఏష వాపత సావిత్ర యజేష తపతి ఏహి మాం విద్ధి ఇది హైవేనం తదు వాచ ఇయం వావ సరఘాగ్నిరేవతారథం మధు యాయేతా పూర్వపక్షామలపక్షయోరాత్రియ తామసుగృహ యాణ్యహాని హేమసుభృషాః సయోహవాయేతామసుగృతశ్చ మసుభృషాకిశ్చ వేద కుర్వంతి హాస్యైతాగ్నో మధు నాస్యేత్తా పూర్తం ధయంతి అసయో న వేద నాస్యైతాగ్నో మధు కుర్వంతి జయంతశ్రేష్టామూర్తం యోహవాహోరాత్రానామధేయాని వేద నాహోరాత్రేష్మార్థిమార్చతి సంజ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏతామను వాకాపూర్వపక్షస్యాహోరాత్రానామధేయాని ప్రస్తుతం విష్ణుతకం సునాశం వచేతి ఏతామను వాకాపరపక్షస్యాహోరాత్రానామధేయాని నాహోరాత్రేష్మార్థిమార్చతి ఏవం వేద యో హవై ముహూర్తానామధేయాని వేద న ముహూర్తేష్వార్థిమార్చతి చిత్రకేతుర్దాతా ప్రదాతా ప్రసవితాభిశాస్తానుమంతేతి ఏతేను వాకాముహూర్తానామధేయాని న ముహూర్తేష్వార్థిమార్చతి ఏవం వేద యో హవార్ధమాసానామధేయాని వేద ఆర్ధమాసేషణమాసేష్ార్థిమార్చతి పవిత్రం పవయ్యాన్ సహస్వాన్ సహీజానృణోర్ణర్జాయి ఏకేన వాకార్ధమాసానాధేయాని నార్ధమాసే ఋణమాసేష్మార్చతి ఏం వేద హవీయజ్ఞక్రతూనాంతర్తూనాంచవత్సరస్థనామధేయాని వేద అయజ్ఞక్రతుసరత్సరాద్ధిమార్చతి అగ్నిష్టమోక్ష ప్రజాపతి సంవత్సరై ఏకేన వాకాయజ్ఞక్రతూనాంచర్తూనాంచవత్సరస్థనామధేయాని అయజ్ఞకృష్ణర్తృణసంవత్సరాద్ధిమార్చతి యేవం వేద యో హవీ ముహూర్తానాం ముహూర్తాన్ వేద న ముహూర్తానాం ముహూర్తేష్వార్తిమార్చతి ఇదానీం తదానీమితి ఏకే వీ ముహూర్తానాం ముహూర్తాః న ముహూర్తానాం ముహూర్తేష్వార్తిమార్చతి యేవం వేద అథో యథాక్షేత్రజ్ఞోభూత్తాన ప్రవిశ్యాన్నమత్తి ఏమేతాన్ క్షేత్రజ్ఞో భూత్వాన ప్రవిశ్యాన్నమత్తి సగేతేజామే సులోకసాగుంసాయుజ్యమశ్రుతే అవమదం మృత్యుంజయతి ఏం వేద కశ్చిద్ధమాస్మాల్లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి కశ్చిత్ సల్లోకం న ప్రతి ప్రజానాది అగ్నిముద్ధో హైవ ధూమదాంతః స్వల్లోకం న ప్రతి ప్రజానాది అశయో హైవేదమగ్నిగుంసా విత్రం వేద సగేమాస్మాల్లోకాత్ ప్రేత్య ఆత్మానం వేద అయమహమస్మీతి సస్వల్లోకం ప్రతి ప్రజానాది ఏకకు వేవైనంతత్సా మిత్ర స్వర్గం లోకమధివహతి హోరాత్రైర్వా ఇదగుంసిర్భ్య క్రియతే ఇది రాత్రాయ దీక్షిషత ఇది రాత్రాయ వృతముపా గురి తా నిహానేవం విదుష అముష్ణం లోకేశే వసిద్ధయంతి ధీతగం హైవసే మధిమను పరైతి అసయో హైవైనమగ్నిగుంసా మిత్రం వేద తస్య హైవాహోరాత్రాణి అముష్ణం లోకేశే మధిర్నశయంతి అధీతగం హైవసే మధిమను పరైతి భరద్వాజోహత్రిభిరాయర్బ్రహ్మచర్యమువాస తగం హజేర్భగ్రస్థభిరగుంశయానం ఇంద్రవ్రజోవాచ భరద్వాజ ఎత్తర్గతుత్సమాయుర్దద్యా కిమేనేన కుమియాగిరి బ్రహ్మచర్యమేవైనేన చరేయమిది హోవాచ రఘుం హత్రేన్ గిరిరూపాణమి జ్ఞాతాని మదర్శయాంచకాల తేషాకం హైకైకస్మాన్ ముష్టినా దదే సహోవాచ భరద్వాజే త్యామంత్ర్య వేదావాగేతే అనంతా వై వేదాహ ఏతద్వాగేతై స్త్రిభిరాజుర్భిరన్నమోచథా అసదైతరతనునోక్తమేవ ఏ హీమం విద్ధి అయం వైషర్మ విద్యేది తస్మై హైతమగ్నిగుంసా మిత్రమువాచ రగుంసమి జిత్వా అమృతో భూత్వా స్వర్గం లోకమియాయ ఆదిత్యస్య సాయుజ్యం అమృతో హైమ భూత్వా స్వర్గం లోకమేది ఆదిత్యస్య సాయుజ్యం ఏం వేద ఏషోరేవత్తరీ విద్యా యావంతకం హవైత్రయ్యా విద్యయా లోకం జయతి తావంతం లోకం జయతి ఏం వేద అగ్నేర్వాయేతాయినామధేయాని అగ్నేరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద వాయోర్వాయేతాయినామధేయాని వాయోరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద ఇంద్రస్య వాయేతాయినామధేయాని ఇంద్రస్యైవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద బృహస్పతేర్వాయేతాని నామధేయాని బృహస్పతేరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద ప్రజాపతేర్వాయేతాని నామధేయాని ప్రజాపతేరేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద బ్రహ్మణోపాయేతాని నామధేయాని బ్రహ్మణగేవ సాయుజ్యకం సలోకతామాప్నోతి ఏం వేద సవాయేషో గిరపక్షపుచ్చో వాయురేవ తస్యాగ్యముఖం అసామాదిత్యశిరః అయతేతే దేవతే అంతరేణ తత్సర్వగుం సేవ్యతి తస్మాత్ సావిత్రః ఓ లోకోహి స్వర్గోహి అనంతోస్య పారోసి అక్షితోస్య క్షయ్యోసి తపస ప్రతిష్టా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా తంతోపతిథే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత తపోసి లోకే శతం తేజస ప్రతిష్టా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త విశ్వస్య జనయిత్రే తత్వోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్పాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత తేజోజితపజశ్రతం సముద్రస్య ప్రతిష్టా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త విశ్వస్య జనయిత్రే తత్వోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్పాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత సముద్రోషి తేజసిశ్రుతః అపామృతిష్ఠా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత్రా పరంతోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్పాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత ఆపస్థసముద్రే శ్రుతాః పృథివ్యా ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త్రో విశ్వస్య జనయిత్ర్యః తావ ఉపదధే కామదుఖాక్షితాః ప్రజాపజస్పాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత పృథివ్యః సప్తశ్రుతాః అగ్నేః ప్రతిష్టా ప్రయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త్రి విశ్వస్యతి తాంతోపదధే కామదుఖామక్షితా ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాసీత అగ్నిరసి పృథివ్యాగశ్రుతః అంతరిక్షస్య ప్రతిష్టా ప్రయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వస్యతిగా అంతోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాసీత అంతరిక్షమస్య అగ్నౌ శ్రుతం వాయోః ప్రతిష్ఠా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తృ విశ్వస్య జనయిత్రే తత్వోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్వాదాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాసీత వాయోస్యంతరిక్షే శ్రుతః దివః ప్రతిష్ఠా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వస్యతా అంతోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్మద్ధ్రువాసీత యోరసి వాయౌ శ్రుతా ఆదిత్యస్య ప్రతిష్ఠా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త్రి విశ్వస్య జనయిత్రి తాంతోపదధే కామదుఖామక్షితా ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత ఆదిత్యోది నివిశ్రుతః చంద్రమసః ప్రతిష్ఠా ప్రయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వస్యతా తంతోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత చంద్రమాస్యాదిత్యే శ్రుతః నక్షత్రాణాం ప్రతిష్ఠా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయితా అంతోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత నక్షత్రాణిశ్చ చంద్రమసి శ్రుతాని సంవత్సరస్య ప్రతిష్టాయుష్మాసు ఇదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్త్రీణి విశ్వస్య జనయిత్రీణి తాని బహుపదధే కామదుఖాన్యక్షితాని ప్రజాపజస్వాసాదయతు ప్రజా దేవతయాంగిరస్పద్ధ్రువాసీత సంవత్సరోసు నక్షత్రేషు శ్రుతః ఋతూనాం ప్రతిష్ఠా త్వయేదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వగుంధభూతం విశ్వస్య భర్తా విశ్వస్య జనయిత్రా అంతోపదధే కామదుఖమక్షితం ప్రజాపజస్వాసాదయతు అజాదేవతయాంగిరస్మద్ధ్రువాసీద ప్రథమస్థనం వత్సరే శ్రుతాః మాసానాం ప్రతిష్ఠా యుష్మాసు ఇదమంతః విశ్వయక్షం విశ్వం భవతం విశ్వకుంద భవతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదథే కామదుఃఖానక్షితాన్ ప్రజాపతిస్వాదేతో తయాదేవతయాంగిరస్మద్ధ్రువాసీద మాసాశ్చతుశ్రుతాః అర్ధమాసానాం ప్రతిష్ఠా యుష్మాసు ఇదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వకుంస భూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదథే కామదుఃఖానక్షితాన్ ప్రజాపతిస్వాదేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీద అర్ధమాసాస్తమాసుశ్రుతాః అహోరాత్రయో ప్రతిష్ఠా యుష్మాసు ఇదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వకుంస భూతం విశ్వస్య భర్తారో విశ్వస్య జనయితారః తాను ఉపదథే కామదుఃఖానక్షితాన్ ప్రజాపతిస్వాదేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీద అహోరాత్రే స్థోర్ధమాసేషు శ్రుతే భూతస్య ప్రతిష్ఠే భవ్యస్య ప్రతిష్ఠే యువయోరిదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వకుంద భూతం విశ్వస్య భక్త్యౌ విశ్వస్య నైత్యౌ తేవాముపదధే కామదుఃఖే అక్షితే ప్రజాపతిస్వాదాలేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీద పౌర్ణమాస్యష్టకామావాస్య అన్నాదాస్థాన్నదుఃఖో యుష్మాసు ఇదమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వకుంద భూతం విశ్వస్య భర్త్యో విశ్వస్య నైత్యః తానుపదధే కామదుఃఖాక్షిణాః ప్రజాపతిస్వాజాదేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీద రాణసి బృహదే శ్రీరథేంద్రపత్నీ ధర్మపత్నీ విశ్వం భూతమన ప్రభూత ప్రజీతమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వకుంసు భూతం విశ్వస్య భర్త్రీ విశ్వసృజనయిత్రీ తాం ద్వాపదధే కామదుఃఖామక్షితాం ప్రజాపతిస్వాదాదేతో ప్రజాదేవతయాంగిరస్మద్భ్రువాసీద ఓజోసి జహోసి బలమతిభ్రాజోసి దేవానాం ధామామృతం అమర్త్యస్తపోజాః త్వరీతమంతః విశ్వయక్షం విశ్వం భూతం విశ్వకుంసు భూతం విశ్వస్య భర్తా విశ్వసృజనయితా తంతోపదధే కామదుఃఖమక్షితం ప్రజాపతిస్వాసారేతో త్రిగాదేవతయాంగిరస్మద్భ్రువాసీద త్వమగ్నే రుద్రో అసురో మహోదివః రగుంషద్ధో మారుతం వృక్షయీశిషే త్వం వాతేరరుణేర్యాశంగయః త్వం పవషామిథః పాశమత్మనాః దేవాదేవేషు శ్రేయధ్వం ప్రథమాద్వితీయేషు శ్రేయధ్వం ద్వితీయాస్తృతీయేషు శ్రేయధ్వం తృతీయాశ్చతుర్థేషు శ్రేయధ్వం చతుర్థాః పంచమేషు శ్రేయధ్వం పంచమాషష్ఠేషు శ్రేయధ్వం షష్ఠాః సప్తమేషు శ్రేయధ్వం సప్తమాష్టమేషు శ్రేయధ్వం అష్టమానవమేషు శ్రేయధ్వం నవమాదశమేషు శ్రేయధ్వం దశమా ఏకాదశేషు శ్రేయధ్వం ఏకాదశాద్వాదశేషు శ్రేయధ్వం ద్వాదశాస్త్రయోదశేషు శ్రేయధ్వం త్రయోదశాశ్చతుర్దశేషు శ్రేయధ్వం చతుర్దశాః పంచదశేషు శ్రేయధ్వం పంచదశాషోడశేషు శ్రేయధ్వం షోడశాః సప్తదశేషు శ్రేయధ్వం సప్తదశాష్టాదశేషు శ్రేయధ్వం అష్టాదశ ఏకాన్న వింశేషు శ్రేయధ్వం ఏకాన్న వింశా వింశేషు శ్రేయధ్వం వింశా ఏక వింశేషు శ్రేయధ్వం ఏక వింశాద్వా వింశేషు శ్రేయధ్వం ద్వావింశాస్త్రయోవింశేషుశ్రేయధ్వం త్రిగోవింశాశ్చతుర్వింశేషుశ్రేయధ్వం చతుర్వింశాఃపంచవింశేషుశ్రేయధ్వం పంచవింశాశ్షట్వింశేషుశ్రేయధ్వం త్రిగుంశాయేకత్రిగుంశేషుశ్రేయధ్వం ఏకత్రిగుంశాద్వాత్రిగుంశేషుశ్రేయధ్వం ద్వాత్రిగుంశాస్త్రయస్త్రిగుంశేషుశ్రేయధ్వం దేవాస్త్రేకాదశాస్తిస్త్రయస్త్రిగుంశాః ఉత్తరే భవత ఉత్తరమత్వానముత్తరసత్వానః యత్కామయిదం జుహోమి తన్మే సమధ్యతా వయగ్రస్యాముపతయోరణీణాం భోర్భవస్వ స్వాహ అగ్నామిష్టో రజోషసా ఇమావర్ధంతు భాంగిరః యుమ్నైర్వాజేభిరాగతం రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశ్రోజిః తపోహలోభాః అగ్నిః సోమో బృహస్పతిః విశ్వే దేవా భువనస్య గోపాః తే సర్వే సంగత్య ఇదం మే ప్రావతావజః అయజ్ఞస్యామపతయోరణీణాం భోర్భువస్వ స్వాహాః అన్నపతేన్నస్య నో దేహి అన్నమేవస్య శుష్మినః ప్రప్రదాతారం తారిషః ఊర్జన్నో దేహి ద్విపదే విదుష్పదే అగ్నే పృథివీపదే సోమవీర్ధాం పదే త్వష్టస్సమిధాం పదే విష్ణవాశానాం పదే మిత్రసత్యానాం పదే వరుణధర్మణాం పదే మరుదోగణానాం పదయః రుద్రపశూనాం పదే ఇంద్రోజసాం పదే బృహస్పదే బ్రహ్మణస్పదే ఆ రుచాలోచేహర్ఘస్వయం రుచారురుచే రోచమానః అదీత్యాదస్వరాభరేహ తస్మినియోనో ప్రజనో ప్రజాయేయ వయగ్నిస్యామపతయోరణీణాం భోర్భువస్వ స్వాహాః సప్తదే అగ్నే సమిధ సప్తజిహ్వాః సప్తర్షయః సప్తధామ ప్రియాణి సప్తహోత్ర అను విద్వాన్ సప్తయోనేరాపణస్వాహృదేన రాజీదిగే అగ్నిర్దేవతాః అగ్నియుంస దిశాన్ దేవం దేవతానామిచ్చతు యోమేతస్య దిశాభిరాజతి దక్షిణాదిగే ఇంద్రో దేవతాః ఇంద్రయుంస దిశాన్ దేవం దేవతానామిచ్చతు యోమేతస్య దిశాభిరాజతి ప్రతిచేదిగే సోమో దేవతాః సోమగుంస దిశాం దేవం దేవతానామిచ్చతు యోమేతస్య దిశోభిదాసతి ఉదీచేదిగే మిత్రావరుణౌ దేవతాః మిత్రావరుణౌ దిశాం దేవౌ దేవతానామిచ్చతు యోమేతస్య దిశోభిదాసతి ఊర్ధ్వాదిగే బృహస్పతిర్దేవతాః బృహస్పతిగుంస దిశాం దేవం దేవతానామిచ్చతు యోమేతస్య దిశోభిదాసతి ఇయందిగే అలిదిర్దేవతాః అలిదిగుంసదిశాం దేవీం దేవతానామిచ్చతు యోమేతస్య దిశోభిదాసతి పురుషోదిగే పురుషోమేకామాన్ సమర్థయతు అంధో జాగ్రభిః ప్రాణ అసావేహి బధిరాక్రందయితరపాన అసావేహి ఉషసముషసమశీయ అహమసో జ్యోతిరశీయ అహమసోపోషీయ వయగ్నిస్యామపతయోరణీణాం భోర్భువస్వ స్వాహాయుజిషంతే అగ్నే ఎత్తభూనైతేతిరిక్తం ఆదిత్యాస్తరంగిరసశ్చిన్వంతో విశ్వేతే దేవాశ్చుదివా పూరయంతో చిరశ్చాదిశంచిరశ్చాస్యగ్నే ఏతావాగిశ్చాదిభూయాగిశ్చాస్యగ్నే లోకం వృణ ఛిద్రం వృణ అథోధీన శివాత్మం ఇంద్రాగ్నే త్వా బృహస్పతిః అస్మిన్ యోనావశేషతన్ ప్రజా దేవతజాంగిరస్మద్భ్రువాసీద తాస్య చూదోహదః సోమగ్నిశ్రేణంతి పృష్ణయః జన్మం దేవానాం విశః పృష్వారోజనే దివః ప్రజా దేవతజాంగిరస్మద్భ్రువాసీద అగ్నే దేవాగుం విహావః జ్ఞానో వృక్తమహిరే అధిహోతానయేభ్యః అగర్న మహామనసాయమిష్టం యోనీదాగతమిభ్యస్మే దురోణే చిత్రభానోరోదసే అంతనుర్వే స్వాహుతం విశ్వతః ప్రత్యంచం మేధాకారం విదతస్య ప్రసాసనం అగ్నిగం హోతారం పరిభూతమం మతిం త్వామర్భస్య హవిషస్ సమానమిత్ త్వాం మహోవృణదేన లోనాన్యం త్వత్ మనుష్యత్వాని ధీమహే మనుష్యత్సమి ధీమహే అగ్నిర్మనుష్పదం గిరః దేవాన్ దేవాయతే గిరా అగ్నిరిహి వాజినం విశే విదాది విశ్వదర్షిణిః అగ్నిరాజే స్వాభువం సప్రీతో జాతివాలియం ఇషగ్నస్తోతృభ్రాభర పృష్టో దివి పృష్టో అగ్ని పృథివ్యాం పృష్టో విశ్వామోషుధీరావివేశ ఐశ్వానః సహదా పృష్టో అగ్నిః సమోదివాసరిషః పాదునక్తం అయం వావయః పవతే స సోగ్యం నాచికేత సరిత్రాం పవదే తదశిర అథయద్దక్షిణ తదక్షిణ పక్ష అథయత్ ప్రత్యగ్ తత్పుచ్చం ఎదుగన్యే సముత్తర పక్ష అథయత్ సంవాది తదస్య సమంజనం చ ప్రసారణం చ అథో సంపదేవాస్మై సకామపతిదే యత్కామో విదతే యోగ్యన్నాచికేతం చ నుదే యౌచైనమేవం వేద యోహవాగ్నేర్నాచికేతస్యాయుధనం ప్రతిష్టాం వేద సాయుధనవాన్ భవతి యక్షతి ప్రతిష్టాం హిరణ్యం వా అగ్నేర్నాచికేతస్యాయుధనం ప్రతిష్టా ఏవం వేద ఆయుధనవాన్ భవతి యక్షతి ప్రతిష్టాం యోహవాగ్నేర్నాచికేతస్య శరీరం వేద సశరీరేవ స్వర్గం లోకమేది హిరణ్యం వా అగ్నేర్నాచికేతస్య శరీరం ఏవం వేద సశరీరేవ స్వర్గం లోకమేది అథో యథారుక్మముత్తప్తో బాహ్యాత్ ఏవమేవ సజేజసాని సదా అస్మిగ్నిస్తు లోకే ఉష్మిగ్నిస్తు భాతి పురవో హవీనామైతే లోకాః ఏవలేనాదిత్యం అథైతే వరీయాగుంసో లోకాః ఏవలేనాదిత్యం అనంతమంత్రగం హవానేష క్షయ్యం లోకం జగతి యోవలేనాదిత్యం అథైషోనందమపారమక్షయ్యం లోకం జయతి యః పరేణాదిత్యం అనంతగం హవాపారమక్షయ్యం లోకం జయతి యోగ్యన్నాశుకేతం చ నుదే యౌజైనమేవం వేద అథో యథారథే తిష్టన్ రక్షతే పరియావర్తమానే ప్రత్యపేక్షతే ఏమహోరాత్రే ప్రత్యపేక్షతే నాస్యాహోరాత్రే లోకమాప్నుతః యోగ్యన్నాచికేతం చ నుదే యౌజైనమేవం వేద.